జనక ఆదరించుమా, చిరుకానుక స్వీకరించుమా, జగతికి జనక ఆదరించుమా, చిరుకానుక స్వీకరించుమా, దరి చేరి వేడితి మీ దీవించుమా, దరి చేరి వేడితి మీ దీవించుమా, దయా హృదయమా మమ్మ కరుణించుమా, దయా హృదయమా మమ్మ కరుణించుమా, కేకొను మోదే జనక ఆదరించుమా, చిరుకానుక స్వీకరించుమా, జగతికి జనక ఆదరించుమా, చిరుకానుక స్వీకరించుమా. కడు ప్రేమతో నా కలుషం కడ తీర్చిన దేవా, మనుగడలో పలు బాధలు తొలగించిన ప్రభువా, కడు ప్రేమతో నా కలుషం కడ తీర్చిన దేవా, మనుగడలో పలు బాధలు తొలగించిన ప్రభువా, ఏమి జనక ఆదరించుమా, చిరుకానుక స్వీకరించుమా. వెలలేని నామదికై రుధిరం చిందించి, విలువైన జీవితం నాకొసగిన దేవా, వెలలేని నామదికై రుధిరం చిందించి, విలువైన జీవితం నాకొసగిన దేవా, ఏమి జనకు.